ధ్యానవిధి లక్ష్యభ్రమణి మానసం దృఢతరం సంస్థాప్య బాహేల్యం స్వస్థానే వినివేశ్య నిశ్చలతనుశ్చోపేక్ష దేహస్థితి బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మేతయా చాఖ్నవృత్త్యనిసం బ్రహ్మరసం పిండాత్మని ముదా శూన్యేహ కిమన్యే భమయేహ 379 దేహస్థితిం దేహము యొక్క స్థితిని ఉపేక్ష విడచి నిశ్చలతనః నిశ్చలమైన శరీరము కలవాడవై బాహ్యేష్టియం బాహ్యేంద్రియములను స్వస్థానే వాటివాటి స్థానమన్ వినివేసి ఉంచి లక్ష్యమైన బ్రహ్మణి బ్రహ్మయందు మానసం మనస్సును దృఢతరం నిశ్చలమైన దానినిగా సంస్థాప్య నిలిపి బ్రహ్మాత్మైక్యం బ్రహ్మాత్మైకత్వమును ఉపేత్య పొంది అనగా బ్రహ్మసాక్షాత్కారమును పొంది అనిసం ఎల్లప్పుడును అఖండవృత్య అఖండప్రొత్తిలో తన్మయతయా బ్రహ్మరూపత్వముతో ఆత్మని ఆత్మయందు బ్రహ్మానందరసం బ్రహ్మానందరసమును ముదా సంతోషముతో పిటత్రాగుము కున్యేహ శూన్యములైన అన్యే ఒకటి ఇతరములైన భ్రమేహ భ్రమలచేత కిం ఏమి ప్రయోజనము ధ్యానవిధి ప్రారబ్ధం పుష్యతి వపోహ శరీరము ప్రారబ్ధకర్మను పెంచును అని నిశ్చయించి దేహస్థితి దేహపోషణాదుల విషయమున అభిమానము విడచి నిశ్చలతనుః స్థరసుఖమాసనం స్థిరము సుఖము అయిన ఆసనమును స్వీకరింపవలెను అనెడు యోగసూత్రముననుసరించి నిశ్చలమైన శరీరము కలవాడవై అనగా సుఖముగనుండు అసనమున కూర్చున్నవాడవై బాహ్యేష్టియం జానేంద్రియ కర్మేంద్రియముల సముదాయమును స్వస్థానే దాని గోళములయందు ఉంచి వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచ్యః సమగ్రీవసరః శరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య ఏకాంత ప్రదేశమున సుఖాసనమున కూర్చున్నవాడే శుచియే కంఠమును శిరస్సును శరీరమును సమముగా నిడుపుగా నిలిపి ఆశ్రమాతీతుడే సకలేంద్రియములను నిరోధించి భక్తితో తన గురువునకు నమస్కరించి హృత్పుండరికం విరజం విశుద్ధం విచిన్య మధ్యే విశదం విశోకం అచింత్యమవ్యక్త మనంతరూపం శివం ప్రశాంతమమృతం బ్రహ్మయోనిం రజోరహితమును విశుద్ధమును అగు హృదయ పద్మమును చింతించి దాని మధ్యమందు నిర్మలుడును శోకరహితుడును అచింత్యుడును అవ్యక్తరూపుడును అనస్తుడును మంగళకరుడును శాంతుడును అమృతస్వరూపురును బ్రహ్మకు కారణభూతుడును తదాదమధ్యాన విహీనమేకం విభుం చిదానంద మరుపమద్భుతం ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకణం ప్రశాంతం ఆది మధ్యాంత విహీనుడును అద్వితీయుడును సర్వవ్యాప్తుడును చిదా 437 శ్రీవివేక చూడమణి 488 నందస్వరూపుడును రూపరహితుడును అద్భుతమైనవాడును పార్వతీ సమేతుడును ప్రభువును త్రిలోచనుడును నల్లని కంఠముకలవాడును ప్రశాంతుడును ధ్యాత్వా ముని రచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్ సర్వభూతములకు కారణమైనవాడును సమస్త సాక్ష్యభూతుడును అగు పరమేశ్వరుని ధ్యానించి ముని తపస్సునకు దూరమైన స్థానమును చేరును అను కైవల్యశ్రుతి చెప్పిన విధముగా లక్ష్యమైన బ్రహ్మయందు మనస్సును నిశ్చలముగా నిలిపి బ్రహ్మ సాక్షాత్కారమును పొంది ఎల్లప్పుడునూ అఖండాకార వృత్తితో బ్రహ్మరూపముతో ఆత్మయందు బ్రహ్మానందరసమును సంతోషముతో ఆస్వాదింపుము ఫలశూన్యమై నవియు అనర్థకరములను అగు అనాత్మ విషయకములైన యథార్థ జ్ఞానములచే ఏమీ ప్రయోజనము అవ పూజ్యుడైన గురువు కరుణాత్రేకముచే మరల మరల ఆత్మనిష్టను ఉపదేశించుచున్నాడు అనాత్మచిన నం త్యక్త్వా కస్మలం దుహక కారణం చింతయాత్మానమానందరూపం యన్ముక్తి కారణం 380 కల్మలం అపవిత్రములైన విషములకు సంబంధించిన దగుటచే అపవిత్రమైనదియు కావుననే దుహక కారణం దుహకమునకు కారణమైన అనాత్మచింతనం అనాత్మలను గూర్చిన చింతనమును త్యక్త్వా విడచి యత్ ఏది ముక్తి కారణం ముక్తికి కారణమైనదో అట్టి ఆనందరూపం ఆనందరూపమైన ఆత్మానం ఆత్మను చింతయ ధ్యానించుము అవ చినన ప్రకారమును ఉపదేశించుచు అధియం యచ్చచ బుద్ధి సాక్షిని శ్లో 370 అను వాక్యం యొక్క అర్థమును చెప్పుచున్నాడు. ధ్యాన విధి 1948 ఏష స్వయంజ్యోతి రశేష సాక్షి విజ్ఞానకోసే విలసత్యజస్రం లక్ష్యం విధాయన మసద్విలక్షణ మఖణ వృత్త్యాత్మతయనుభావయ 381 ఏష ఈ ఆత్మ స్వయంజ్యోత స్వయం ప్రకాశమైనది, ఇతర వస్తువులచే ప్రకాశింపబడునది కాదు. అశేష సాక్షి సర్వద్రష్ట విజ్ఞానకోసే బుద్ధియందు విలసతి పూర్తిగా భాషించును. అసద్విలక్షణం సర్వావస్థలయందును అనువర్తించుటచేతను స్వయంజ్యోతి ఎగుటచేతను సర్వసాక్షి ఎగుటచేతను జడములును దృశ్యములును అగు బుద్ధ్యాదుల కంటే విలక్షణమైన ఏనం ఈ ఆత్మను అజస్రం ఎల్లప్పుడును లక్ష్యం విధాయ లక్ష్యముగ చేసుకొని అనగా దానియందే మనస్సును నిలిపి అఖండ వృత్త్యా ఇతర జ్ఞానములతో మిశ్రము కాని ధారావాహిక జ్ఞానముతో ఆత్మతయ స్వస్వరూపమునుగా అనుభవ సాక్షాత్కరింపజేసుకొనుము అవ వృత్తి అఖండ మనగా అర్థమును విశదీకరించుచున్నాడు. ఏతమచ్చిన్నయ వృత్త్యా ప్రత్యయాంతరశూన్య ఉల్లేఖయన్ విజానీయత్ స్వస్వరూపతయా స్ఫుటం 382 ప్రత్యయాంతరశూన్య విజాతీయమగు జ్ఞానము చే తిరస్కృతము కాని అవిచ్ఛిన్నయ నిర్మలమైన వత్తియు తైలమును గల దీపజ్వాల వలెను తైలధార వలెను ధారారూపమున అవిచ్ఛిన్నముగా ప్రవహించుచున్న వృత్త్యా వృత్తితో ఏతం ఈ ఆత్మను ఉల్లేఖయన్ విషయము చేయుచు స్వస్వరూపతయా స్వస్వరూపమునుగా స్ఫుటం స్పష్టముగా విజానియా తెలుసుకొనవలెను అత్రాత్మత్వం దృఢీకుర్వన్నహమాదిషు సంత్యజన్ ఉదాసీనతయా తేషు తిషేద్ ఘటపటాదివత్ 383 440 శ్రీ వివేక చూడామణి అత్ర ఈ పరమాత్మ విషయమున ఆత్మత్వం స్వస్వరూపమనెడు బుద్ధిని దృఢీకుర్వన్ దృఢము చేసుకొనుచు అహమాదిషు అహంకారాదులేయందు సంత్యజన్ స్వస్వరూపత్వ బుద్ధిని విడుచుచు తేషు అప్పుడప్పుడు భాషించుచున్నను ఆ అహమాదుల విషయమున ఘటపటాదివత్ ఘట్పటాదులయందువలే ఉదాసీనతయా ఔదాసీన్యముతో అనగా అహంకారము లేకుండగా తిష్టేత్ ఉండవలెను అవ వాచం నియచ్ఛాత్మని అను శ్లోకమున 370 చెప్పిన తం చాపి పూర్ణాత్మని అను వాక్యం యొక్క అర్థమును స్పష్టీకరించుచున్నాడు.